ఓ పాపలు పాపలు ఐ లవ్ యూ, ఆ చూపులు ఊపులు ఐ లవ్ యూ, నీ టాపులు షేపులు ఐ లవ్ యూ, ఏ రేపులు మాపులు ఐ లవ్ యూ. ఏమి చదువో ఏమి బ్రతుకో, చీకటైతే పాడు కలలే. ఓ పాపలు పాపలు ఐ లవ్ యూ, ఆ చూపులు ఊపులు ఐ లవ్ యూ, నీ టాపులు షేపులు ఐ లవ్ యూ, ఏ రేపులు మాపులు ఐ లవ్ యూ. వయసు అమ్మడు చదువైపోగానే పద పెళ్ళంటారు మొగుడు కురుడు పెరడు. ప్రిపరేషన్ లేని ఎగ్జాములోన పాసో ఫెయిలో తెలుసా, అనుమానం లేని అనుభవం ఉండాలి అప్పుడే కాదే హల్సా. ఆకాశలు పాసులు బంధం అందో ఇంతో సంతోషం తత్యం. పాపలు పాపలు ఐ లవ్ యూ, ఆ చూపులు ఊపులు ఐ లవ్ యూ, నీ టాపులు షేపులు ఐ లవ్ యూ, రేపులు మాపులు ఐ లవ్ యూ. ఏమి చదువో ఏమి బ్రతుకో, అయ్యో చీకటైతే పాపలు పాపలు ఐ లవ్ యూ, ఆ చూపులు ఊపులు ఐ లవ్ యూ, నీ టాపులు షేపులు ఐ లవ్ యూ. షేపులు ఐ లవ్ యూ.